జేసితి స్నేహము మీరగని వేలగా ద్రోహము నే చేసితి పాప కర్ము దుర్మదాంతు నన్ను పేపక దయ చూపితేలా హరత గుణ పదమీయ పార్వతిని మతి మాలి మోహించితి మంగళదాయిని మాత పార్వతిని మతి మాలి మోహించితి కన్నుల నిందే శూలాన పొడిచి కామము మాపుమా కన్నుల నిందే శూలాన పొడిచి కామము మాపుమా తాళతాలను సలిపిన ఘన పాప సంతాప భరవేణిక చాలును కడతేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము పోనాటి మతి వేరే గతి మరి లేదు ఈ నీచుని తలయిందే తునకలు కాని వేణి ఎడవతి వాడి మాడి మతి మతి కాని పాపము పాపుమా నీ దయా జోపుమా నీ దయా జోపుమా ఏకును మా దేవా సిరము ఏకును మా దేవా సిరము ఏకును మా దేవా సిరము ఏకును మా దేవా సిరము చేకును మా దేవా చేకును మా దేవా శిరము చేకును మా దేవా మాలికలో మణిగా నిలుపు కంఠ మాలికలో మణిగా నిలుపు నా పాప పరము తరుగు విరుగు పాప పరము తరుగు విరుగు పాప పరము తరుగు విరుగు చేకును మా దేవా శిరము చేకును మహాదేవా What's that?